జాగ్రత జాగ్రతో దూరం దూరముదైతి ఉదైతి దైవం ఉదైతి ఐతి దైవం తత్ తదో సుప్తస్యా సుప్తస్య తథా తథైవా ఏవైతి ఏతి దూరంగమం జ్యోతిషాం దూరంగమమితి దూరం గమం జ్యోతిషాం జ్యోతి జ్యోతిరేకం ఏకం తత్ అన్మే మే మనాః మనశివసంకల్పం శివసంకల్పమస్తు శివసంకల్పమితి శివ సంకల్పం అస్తిత్యస్తు పితన్నో స్తోషం స్తోషం మహః మహోధర్మాణం ధర్మాణం తవీషీం తవీషీమితి తవీషీం యస్య త్రితః ఓజసా వృత్రం వృత్రం విపర్వం విపర్వమర్దయత్ విపర్వమితి విపర్వం అర్దయతిత్యర్దయత్ అన్విత్ ఇలానుమతే అనుమతే త్వం అనుమత ఇత్యనుమతే త్వం మన్యాసీశం నృథీ కృధి కే దక్షాయ దక్షాయన నో హినో హిను ప్రణా నయోగ్రహి ఆయోగ్రహి తారిషితి తారిషీవాని పృథుష్ుకే పృథుష్ుకే యా పృథుస్తుక ఇది పృథుష్ుకే యా దేవానా దేవానామపి అసి స్వసేతి స్వసా విషస్వాహమ్యం అవ్యమాహూతం ఆహూతం ప్రజా ఆహూతమిత్యా హూతం ప్రజా దేవి ప్రజామితి ప్రజా దేవి దిదిద్ధి దిదిద్ధిన నయితేన పంచ నద్యాః నద్యః సరస్వతీ సరస్వతీమపి అపీయంతి యంతి సస్రోతసః సస్రోతస ఇతి సస్రోతసః సరస్వతీ తు పంచధా పంచధాతో సో దేశే సో ఇతి సో దేశే భావతే అభవత్ సరిత్ సరిదితి సరిత్ త్వమగ్నే అగ్నే ప్రథమః ప్రథమో అంగీరా అంగీరా ఋషి ఋషిర్దేవ దేవో దేవానామభవ అభవ శివ శివస్తఖా సఖేది సఖా కరో వ్రతే వ్రతే కవయా కవయో విద్మనాపస విద్మనాపసో జాయంత విద్మనాపస ఇది విద్మనాపస మరుతో్రాజదృష్టయ భ్రాజదృష్టయ భ్రాజదృష్టయ్రాజకృష్టయ అగ్నే తవ తవ దేవాయు వాయుర్మోనా వాయుభిరితి వాయు మఘోనో రక్ష రక్షతన్వా తన్వ్యా వందేతి వంద్యా తాతా తోకస్య తనయే తనయే గవాం గవామసి అస్య నీమేషం అనీమేషాం రక్షమాణ అనీమేషమిత్యని మేషం రక్షమాణస్తవ తవము వ్రతే వ్రతయూ వ్రతే ఉత్తానాయామవ అవభరా భరా చికిత్వాన్ చికిత్వాన్ సద్య సద్య ప్రవీత ప్రవీతృషాణం ప్రవీతేతి ప్రవీత వృషాణం జజానా జజానేతి జజానా అరుషస్తో పోరుషత్ అరుషస్తో వైత్యరుషస్తూప ఋషాదస్ అస్య పాజా పాజయిలాయా ఇలాయాస్తుత్ర పుత్రో వయునే వయునే జనిష్ట అజనిష్టేత్యజనిష్ట ఇలాయాస్వా పరే పరే వయన్ వయన్నాభా నాథా పృథివ్యా పృథివ్యా అధీ అధీత్యధీ జాత వేదోనీ జాత వేద ఇది జాత వేద నిధీమహి ధీమహ్యగ్నే అగ్నే హవ్యాయ హవ్యాయ వోల్హవే వోల్హవైతి వోల్హవే ప్రమన్మహే మన్మహే శవసానాయ శవసానాయ శూషం శూషమాంగూషం ఆంగూషం గిర్వానసే గిర్వానసే అంగిరస్వత్ అంగిరస్వదిత్యంగిరస్వత్ సువృక్తిస్తువతే సువృక్తిరితి సువృక్తి స్తువతరిగ్మియాయ రిగ్మియాయాచ్చామ అచ్చామాత్రం అర్కం నరే నరే విశ్రూతాయ విశ్రూతాయేతి శ్రూతాయ ప్రవాహ ఓం మహే మహే మహి మహి నమః నమో భరద్వం భరద్వమాంగూష్యం ఆంగూష్యాం శవసానాయ శవసానాయ సామ సామేతి సామ ఏనానః నపూర్వే పూర్వే పితరాః పితరః పదజ్ఞాః పదజ్ఞాక్షంతః పదజ్ఞా ఇది పదజ్ఞాః అర్చంతో అంగీరసః అంగీరసోగా గా అవిందన్ అవిందన్నిత్యవిందన్ ఇచ్ఛంతి సోమ్యాసాః సోమ్యాసస్సఖాయ సఖాయ శృణ్వంతి శృణ్వంతి సోమం సోమం దధాతి దధాతి ప్రయాగ్నేసి ప్రయాగ్నేసి ప్రయాగ్నేసి విదిక్షంతే అభిషస్తిం అభిషస్తిం జనానాం అభిషస్తిమిత్యభిషస్తిం జనానామింద్ర ఇంద్రత్వత్ ప్రదాకః ఆకః కశ్చన చనహి హి ప్రకేతః ప్రకేత ఇతి ప్రకేతః నతే హే దూరే దూరే పరమా పరమాచీత్ చిద్రజా అగ్నేసి తజాగ్రస్యాతు పాతు తు ప్రయాహి యాహి హరివః హరివో హరిభ్యాం హరివయితి హరివః హరిభ్యామితి హరిభ్యాం శిరాయ వృష్ణే వృష్ణే సవనా సవనా కృతా క్రేమా ఇమాయుక్తాః యుక్తాగ్రావాణః గ్రావాణః సమిధానే సమిధానే అగ్నౌ సమిధానయితి సంవిధానే అగ్నాయిత్యగ్నౌ అషావిహ్యుత్సు యుత్సు ప్రతనాసు యుత్స్విది యుత్సు ప్రతనాసు పప్రిం పప్రిగ్రస్పర్షా స్పర్షామప్సాం సత్సామితి స్వః సాం అప్సాం వృజనస్య వృజనస్య గోపాం గోపామితి గోపాం భరేషు జాగ్నసుక్షితిం భరేషు జామితి భరేషు జాం సుక్షితిం సుశ్రవాసం సుక్షితిమితి సుక్షితిం సుశ్రవాసం జయంతం సుశ్రవాసమితి సుశ్రవాసం జయంతం పామను అననో మదేవ మదేవ సోమా సోమేతి సోమా సోమో ధేను ధేనూం సోమాః సోమో అర్వంతం అర్వంతమాసుం ఆసూం సోమాః సోమో వీరం వీరం కర్మణ్యం కర్మణ్యం దదాతి దదాతీతి దదాతి సాధన్యం విదథ్యం సదన్యమితి సదన్యం విదథ్యాం సభేయం సభేయం పితృశ్రవాణం పితృశ్రవాణయ్యః పితృశ్రవాణమితి పితృశ్రవాణం యో దదాసత్ తదాసదస్మై అస్మాయిత్యస్మై త్వమిమా ఇమా ఓషధీ ఓషధీ సోమ సోమ విశ్వాహ విశ్వాస్త్వం త్వమపః అపో అజనయః అజనయస్త్వం త్వం గాః గాయితి గాః పమాతదంథా ఆతదంథా అతంథోరు ఉర్వంతరిక్షం అంతరిక్షం త్వం త్వం జ్యోతిషా జ్యోతిషావి పితమాః తమో వవత్స వవత్సేతి వవత్స దేవేనానః నో మనసా మనసా దేవ దేవసోమా సోమరాయః రాజో భాగం భాగాంస సహసావన్ సహసావన్నభి సహసావన్నితి సహసా వన్ అభియుధ్య విద్యేతి యుధ్య మాతనతే ఆతనతే తనధీశీషే ఈశీషే వీరస్ ఉభయేభ్య ప్రాచికిత్స చికిత్సా గయుష్టౌ గయిష్టాయుగో ఇష్టౌ అష్టౌ వీ గయక్షతే అక్షత్రకుభ పృథివ్యా పృథివ్యా స్త్రీ శ్రీధన్వ ధన్వయోజనా యోజనా సప్త సప్త సింధూన్ సింధూనితి సింధూన్ హిరణ్యాక్షిత హిరణ్యాక్షి హిరణ్య అక్ష సవిత దేవ దేవ ఆగాత్ ఆగాత్ అగాద్దే దధద్రత్నాతుషే దాతుషే వార్యాణి పార్యాణీతి వార్యాణి హిరణ్యపాణి సవిత హిరణ్యపాణి హిరణ్య పాణి సవిత విచర్షణి విచర్షణి ఉభే విచర్షణిరితి విచర్షణి ఉభే ద్యావా పృథివీ ఉభేయుభే ద్యావా పృథివీ అంత ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ అంతరీయతే ఈయతీయతే అపామీవాం అమీవాం బాధతే బాధతే వేతి వేతి సూర్యం సూర్యమభి అభికృష్ణేన కృష్ణేన రజసా రజసాద్యాం యాణోతి శృణోతిణోతి హిరణ్యహస్తో అసూర హిరణ్యహస్తై హిరణ్య హస్త అసూరస్వనీత సునీతస్వృీత సునీతైతి సునీత సుమృీతస్తవాన్ సుమృీతీ సుమృీక స్వవాయాతు స్వవామితి స్వాన్ యాత్వర్వాన్ అర్వామిత్యర్వాన్ అపసేధం రక్షసా అపసేధం నిత్యత సేధం రక్షసో యాతుధానాన్ యాతుధానానస్తాత్ యాతుధానానితి యాతుధానాన్ అస్తాద్దేవః దేవ ప్రతిదోషం ప్రతిదోషం గృణానః ప్రతిదోషమితి ప్రతిదోషం గృణాన ఇతి గృణానః ఏతే పంథాః పంథాః సవితః సవితః పూర్వ్యాసాః సవితరితి సవితః పూర్వ్యాసో రేణవాః అరేణవ సుకృతాః సుకృత అంతరిక్షే సుకృత ఇతి సుకృతాః అంతరిక్ష ఇత్యంతరిక్షే దేభిన్నః నో అద్య అద్య పథిభిః పథిభిస్తుగేభిః పథిభిరితి పథిభిః సుగేభిరక్ష సుగేభిరితి సుగేభిః రక్షాచ చనః నో అధి అధీత చ బ్రూహి బ్రూహి దేవ దేవేతి దేవ ఉభా పీబతం పిబతమశ్వినా అశ్వినో భా ఉభానా నశర్మ శర్మ యక్షతం యక్షతమితి యక్షతం అవిద్యయాభిదూతిభిః ఊతిభిరిత్యూతిభిః ఆప్నస్వతీమస్మినా అశ్వినా వాచం వాచమస్మే అస్మే కృతం అస్మే ఇత్యస్మే కృతం నాః నో దస్రా దస్రా వృషణా వృషణా మనీషాం మనీషామితి మనీషాం అద్యోత్యేవసే అవసే నీ నిష్వాయే వయే వాం వృధే వృధే చ సనః నో భవతం భవతం వాజ సాసౌ వాజ సాత ఇది వాజ సాసౌ విధీరక్తుభీ యుభిరిద్యోగ్భీ అక్తుభి పరీ అక్తుభిరిత్యక్తుభీ పరీ పాతం పాతమస్మాన్ అస్మానరిష్టేభిః అరిష్టేభిరశ్వినా అశ్వినా సౌభాగేభిః సౌభాగేభిరితి సౌభాగేభిః ఆరాత్రి రాత్రి పార్థివం పార్థివాం రజాః రజః పితుః పితురప్రాయి అప్రాయి ధామాభిః ధామాభిరితి ధామాభిః దివః సదా అగ్నిసి సదా అగ్నిసి బృహదీ బృహదీవీ వితిష్ఠసే తిష్ఠస ఆత్తేషం ఆత్తేషం తేషం వర్తతే వర్తతే తమాః తమ ఇతి తమాః పుషస్తత్ తచ్చిత్రం చిత్రమాభర ఆభర ధరాస్మభ్యం అస్మభ్యం వాజినీవతి వాజినీవతీతి వాజినీవతి ఏన తోకం తోకం చతనాయం తనాయం చామహే ధామహైతి ధామహే ప్రాతజ్జితం భగం ప్రాతజ్జితమితి ప్రాతః జితం భగముగ్రం ఉగ్రాం హోవేమ హువేమ వయం వయం పుత్రం పుత్రమదీతే అదీతేర్యః యో విధత్త విధత్తేతీ ధత్త ఆగ్రశ్చీతి చిద్యం యం మన్యమాన మన్యమానస్తురః తురశ్చీతి చిద్రాజా రాజా ఆచిత్ చిద్యం యం భగం భగం భక్షి భక్షీతి ఇత్యాహ ఆహేత్యాహ పూషన్ తవ తవ వ్రతే వ్రతే వయం వయం నరిష్యేమ విష్యేమ కదా కదా చన శనేతి చన సోతారత్తే తయిగ ఇహ స్మసి స్మసీతి స్మసి పథస్పరీపతి పథ పాథితి పథ పాథ పరీపతి వచస్ పరీపతిమితి పరీపతి వచస్ కామేన కామేన కృత అభి అభ్యానట్ ఆనలర్కం అర్కమిత్యర్కం సనాః మోరాసతే రాసచ్చురుధాః సృజశ్చంద్రాగ్రాహాః చంద్రాగ్రాహియం ధియం చంద్రాగ్రాహితి చంద్ర అగ్రాహ ఇయంద్రియాం శీషధాతి ధియం ధియమిది ధియం ధియం శీషధాతి ప్రా శీషధాతీతి శీషధాతి ప్రపూషా పూషేతి పూషా త్రీణీ పదా పదాది విచక్రమే చక్రమే విష్ణోః విష్ణుర్గోపాః గోపా అదాభ్య అదాభ్యైత్యదాభ్య అతో ధర్మాణి ధర్మాణి ధారయన్ ధారయన్నితి ధారయన్ తద్విప్రాసః విప్రాసో విపన్యవాః విపన్యవో జాగ్రవాగ్యేషాః జాగ్రవాగ్యేషస్తం జాగ్రవాగ్యేషైతి జాగ్రవాగ్యేషాః సమింధతే ఇంధత ఇది ఇంధతే విష్ణోర్యతే యత్పరమం పరమం పదం పదమితి పదం ఘృతవీభువనానాం ఘృతవరీ ఘృతవీ భువనానామభిశ్రియా అభిశ్రియోర్వి అభిశ్రియేత్యభిశ్రియా ఉర్వీ పృథ్వీ ఉర్వీర్వీ పృథ్వీ మధుదుఘే పృథ్వీ ఇది పృథ్వీ మధుదుఘే సుపేష మధుదుఘే ఇది మధు దుఘే ృథివీ వరుణస్ ద్యావాృథివీ ఇది ద్యావాృథివీ వరుణస్ ధర్మాణ ధర్మాణిష్కాభితే అజరే విష్కాభితేష్కాభితే అజరే భూరీరేతస అజరే ఇత్యజరే భూరీరేతసేతి భూరి రేతస ఏనాః నపత్నా సపత్నా అప సపత్నా ఇతి సపత్నాః అపరే తే భవంతు భవంతింద్రాగ్నిభ్యాం ఇంద్రాగ్నిభ్యామవ ఇంద్రాగ్నిభ్యామితి ఇంద్రాగ్ని అవ బాధామహే బాధామహే తాని తాని తాని ప్రసవో రుద్రా రుద్రా ఆదిత్యా ఆదిత్యాోపరిస్పృశం ఉపరిస్పృశం మా ఉపరిస్పృశమిోపరి స్పృశం మమోగ్రం ఉగ్రం చేత్తారమధిరాజం అధిరాజమక్రన్ అధిరాజమిత్యధి రాజం అక్రన్నిత్యక్రన్ ఆనాసత్యా నాసత్యా త్రిభిః త్రిభిరేకాదశీః త్రిభిరిహి త్రిభిః ఏకాదశైరిహ ఇహ దేవేభిః దేవేభిర్యాతం యాతం మధుపేయం మధుపేయమశ్వినా మధుపేయమితి మధు పేయం అశ్వినేత్యశ్వినా ప్రాయో ఆయస్తారిష్టం తారిష్టం నీలపాగ్నేసి ప్రపాగ్నేసి వృక్షతం వృక్షసాం సేధరతం సేధరతం దేశాః దేశో భవతం భవతాం సచాభువా సచాభువేతి సచాభువా ఏషవాః వస్తోమః స్తోమో మరుతః మరుత ఇయం ఇయం గీః గీర్మాందార్యస్య మాందార్యస్య మాన్యస్య మాన్యస్య కారోః కారోరితి కారోః ఏషా ఇషాయాసేష్ట యాసేష్ట తన్వే తన్వే వయాం వయాం విద్యామ విద్యామేషం ఇషం వృజనం వృజనం జీరదానం జీరదానమితి జీరదానం సహస్తోమా సహ ఛందస సహస్తోమా ఇతి సహ స్తోమాః సహ ఛందస ఆవృతాః సహ ఛందస ఇతి సహ ఛందసః ఆవృత సహ ప్రామాః ఆవృత ఇత్యా కృతాః సహ ప్రామాషాయః సహ ప్రామా ఇతి సహ ప్రామాః ఋషాయ సప్త సప్త దేవ్యాః దేవ్యా ఇతి దేవ్యాః పూర్వేషాం పంథాం పంథామనుదృశ్య అనుదృశ్య ధీరాః అనుదృశ్యేత్యను దృశ్య ధీరాః అన్వారేభిరే అన్వారేభిరే రక్షాః అన్వారేభిర ఇత్యను ఆలేభిరే రక్షో న రశ్మీన్ రశ్మీతి రశ్మీన్ ఆయుష్యం వర్చస్యం వర్చస్యాం రాయః రాజస్కోషం కోషమోద్భీతం ఔద్భీతమిత్యోద్భీతం ఇదాం హిరణ్యం హిరణ్యం వర్చస్వద్ వర్చస్వజైత్రాయ జైత్రాయ వీశతాత్ ఆవీశతాత్ విశతాదు మాం ఊన్యిత్యో మామితి మాం నరపే తద్రక్షాగ్నేసి రక్షాగ్నేసి నపిశాచాః పిశాచాస్తరంతి తరంతి దేవానాం దేవానామోజాః ఓజ ప్రథమజం ప్రథమజాం హి ప్రథమజమితి ప్రథమజం ఏతత్ ఏతదిత్యేతత్ యో విభక్తి విభక్తి దాక్షాయణం దాక్షాయణాం హిరణ్యం హిరణ్యాం సహ స దేవేషు దేవేషు కృణుతే కృణుతే దీర్ఘం దీర్ఘమాయుః ఆయుస్సహ సమానుష్యేషు మనుష్యేషు కృణుతే కృణుతే దీర్ఘం దీర్ఘమాయుః ఆయురిత్యాయుః యదావధ్రన్ ఆవధ్రన్ అవధ్రన్ దాక్షాయణాః దాక్షాయణా హిరణ్యం హిరణ్యాం శతానీకాయ శతానీకాయ సుమనస్యమానాః శతానీకాయేతి శతానీకాయ సుమనస్యమానా ఇతి సుమనస్యమానాః తన్మే మాబధ్నామి ఆబధ్నామి బధ్నామి శతసారదాయ శతసారదాయాయుష్మాన్ శతసారదాయేతి శత సారదాయ ఆయుష్మాదత్తి జరదక్ష్యథా జరదక్షి జరద్ పట్టి యథాసం అసమిత్యసం కుతనా నోహి అహిర్బుద్ధ్యా బుద్ధ్య శృణోత్ శృణోత్వజ అజయేకపాత్ ఏకపాత్ పృథివీ ఏకపాదిత్యేక పాద్ పృథివీ సముద్ర సముద్ర ఇది సముద్ర విశ్వే దేవా దేవృతృధృధో హువానాృత వృధా హువానాస్తుతా మంత్రా కవిశస్తా కవిశస్తావంతో కవిశస్తా ఇతి కవిశస్తా అవంతిత్యవంతో ఇమాగిరా గిరా ఆదిత్యేభ్యా ఆదిత్యేభ్యో ఘృతస్నో ఘృతస్నో సనాత్ ఘృతస్నురితి ఘృతస్నో సనాద్రాజభ్య రాజభ్యో జుహ్వా రాజభ్యైతి రాజభ్యుహ్వా జుహోమి జుహోమీతి జుహోమి శృణోతో మిత్ర మిత్రో అర్యమా అర్యమా భగా భగో నస్విజాతో వరుణ ద్విజాతీ ద్విజాత వరుణో దక్షా దక్షో ఆంసా ఆంసైత్యాంసా సప్తర్షాయ ఋషాయ ప్రతీహితా ప్రతీహితా శరీరే ప్రతీహితాని ప్రతీహితా శరీరే సప్త సప్త రక్షంతి రక్షంతి సదం సదమప్రమాదం అప్రమాదమిత్యప్రమాదం సప్తాపాః ఆపస్వపాదః స్వపాదో లోకం లోకమీయుః ఈయస్తత్ర తత్ర జాగృతః జాగృతో అస్వప్నజౌ అస్వప్నజౌ సత్ర సదౌ అస్వప్నజాయిత్యస్వప్నజౌ సత్ర సదౌ చ సత్ర సదాయితి సత్ర సదౌ చ దేవౌ దేవాయి దేవౌ ఉత్తిష్ఠ తిష్ట బ్రహ్మణః బ్రహ్మణస్పతే పతే దేవయంతః దేవయంతస్త్వా దేవయంత ఇతి దేవయంతః ద్వేమహే ఈమహీమహే ఉపప్రా ప్రయంతో యంతు మరుతాః మరుతసుదానవః సుదానవైంద్ర సుదానవైతి సుదానవః ఇంద్రప్రాసూః ప్రాసూర్భవ భవాసచా సచేతి సచా ప్రనూనం నూనం బ్రహ్మణః బ్రహ్మణస్పతిః పతిర్మంత్రం మంత్రం వదతి వదత్యుఖ్యం ముఖ్యమిత్యుఖ్యం యస్మిన్నింద్రాః ఇంద్రో వరుణః వరుణో మిత్రః మిత్రో అర్యమా అర్యమా దేవాః దేవా ఓకాగ్నసి ఓకాగ్నసి చక్రిరే చక్రిరైతి చక్రిరే బ్రహ్మణస్పతే పతే త్వం త్వమస్య అంత్యయంతా యంతా సూక్తస్య సూక్తస్య బోధి సూక్తస్యేతి సూక్తస్య బోధితనయం తనయం చ జిన్వా జిన్వేతే జిన్వా విశ్వం తత్ తద్భద్రం భద్రయ్యతే యదవంతి అవంతి దేవా దేవా బృహత్ బృహద్వదేవ అదేవ విదతే విదతే సువీరాః సువీరా ఇతి సువీరాః ఓం ఓం విశ్వాని దేవా దేవ సవితః సవిత దురితాని దురితాని పరాః దురితాని ఇతి దుః ఇతాని పరాః సువ సువేతి యద్భద్రం భద్రం తదే తన్నా నాసూవ ఆసూవ సువేచేసు విభక్తారాం భవామహే విభక్తారమితి విభక్తారం భవామహే వసో వసోశ్చిత్రస్య చిత్రస్య రాధసః రాధసైతి రాధసః సవితారం నృచక్షసం నృచక్షసమితే నృచక్షసం బ్రహ్మణే బ్రాహ్మణం బ్రాహ్మణం క్షత్రాయ క్షత్రాయ రాజన్యం రాజన్యం మరుద్భ్యాః మరుద్భ్యో వైశ్యం మరుద్భ్యైతి మరుద్భ్యాః వైశ్యం తపాసే తపాసే శూద్రం శూద్రం తమాసే తమాసే తస్కారం తస్కారం నారకాయ నారకాయ వీరహణం వీరహణం పాప్మనే వీరహణమితి వీరహణం పాప్మనే క్లీబం క్లీబమాక్రయాయీ ఆక్రయాయా అయోభూ ఆక్రయాయాయిత్యాక్రయాయీ అయోభూం కామాయ కామాయ బుభ్రశ్చలూ ఉగ్రశ్చలోమతికృష్టాయ అతికృష్టాయ మాగధం అతికృష్టాయేత్యది కృష్టాయ మాగధమితి మాగధం నృత్తాయ సూతం సూతం గీతాయ గీతాయ శైలూషం శైలూషం ధర్మాయ ధర్మాయ సభాచరం సభాచరం నరిష్ఠాయి సభాచరమితి సభాచరం నరిష్ఠాయి భీమలం భీమలం నర్మాయ నర్మాయ రేభం రేభాం వసాయ వసాయ కారీం కారీమానందాయ ఆనందాయ స్త్రీశఖం స్త్రీశఖాయేత్యానందాయ స్త్రీశఖం ప్రమదే స్త్రీశఖమితి స్త్రీ సఖం ప్రమదే కుమారీపుత్రం ప్రమదయితి ప్రమదే కుమారీపుత్రం మేధాయీ కుమారీపుత్రమితి కుమారీపుత్రం మేధాయీ రథకారం రథకారం ధైర్యాయ రథకారమితి రథకారం ధైర్యాయ తక్షాణం తక్షాణమితి తక్షాణం తపసే కౌలాలం కౌలాలం మాయాయీ మాయాయీ కన్మారం కన్మారాం రూపాయ రూపాయ మణికారం మణికారాం శుభే మణికారమితి మణికారం శుభే వపం వపాం సరవ్యాహాయి సరవ్యాహాయాయిషుకారం ఇషుకారాం హేత్యై ఇషుకారమితి ఇషుకారం హేత్యై ధనుష్కారం ధనుష్కారం కర్మణే ధనుష్కారమితి ధనుకారం కర్మణే జాకారం జాకారం దిష్టాయ జాకారమితి జాకారం దిష్టాయ రజ్జుసర్జం రజ్జుసర్జం మృత్యవే రజ్జుసర్జమితి రజ్జు సర్జం మృత్యవే మృగయం మృగయమంతకాయ మృగయమితి మృగయం అంతకాయ స్వనినం స్వనినమితి స్వనినం రవేభ్య పౌంజిష్టం పౌంజిష్టమృక్షీకాభ్య రిక్షీకాభ్యో నైషాహారం నైషాహారం పురుషవ్యాఘ్రాయ నైషాహారమితి నైషాహారం పురుషవ్యాఘ్రాయ దుర్మదం పురుషవ్యాఘ్రాయేతి పురుష వ్యాఘ్రాయ దుర్మదం గంధర్వాప్సరోభ్యాః దుర్మదమితి దుర్మదం గంధర్వాప్సరోభ్యో ప్రాత్యం గంధర్వాప్సరోభ్యైతి గంధర్వాప్సరః యాః ప్రాత్యం ప్రయుద్భ్యాః ప్రయుభ్య ఉన్మత్తం ప్రయుభ్యైతి ప్రయుక్భ్యాః ఉన్మత్తాం సర్పదేవ జనేభ్యాః ఉన్మత్తమిత్యుత్ మత్తం సర్పదేవ జనేభ్యో ప్రతిపదం సర్పదేవ జనేభ్యైతి సర్ప దేవజనేభ్యాః అప్రతిపదమయేభ్యః అప్రతిపదమిత్యప్రతిపదం అయేభ్య ఇతవం ఇతవమీయ్యతాయై ఈయ్యతాయ అటీతవం అటీతవం పిశాచేభ్యాః పిశాచేభ్యో విదలకారీ విదలకారీయా దుధానేభ్యః విదలకారీమితి విదలకారీ యాతుధానేభ్య కంటకీకారీ యాతుధానేభ్యైతి యాతు ధానేభ్యః కంటకీకారీమితి కంటకీకారీ సంధయే జాతం సంధయ ఇతి సంధయే చారం గేహాయ గేహాయోపపతి ఉపపతిమార్చై ఉపపతిమిపతి ఆర్చై పరే విత్తం ఆర్చాయిత్యాై పరే విత్తం నిర్వృత్తై పరే విత్తమితి పరి విత్తం నిర్వృత్తై పరివిధానం నిర్వృత్యాయితిని వృత్తై పరివిధానమరాధ్యై పరివిధానమితి పరి విధానం అరాధ్యా ఏదిషుపతి ఏదిషుపతి నిష్కృత్యై ఏదిషుపతిమిషు పతి నిష్కృత్యై వేషస్కారీ నిష్కృత్యాయితిని వృత్తై వేషస్కారీ జ్ఞేయం జ్ఞానాయ వేషస్కారీమితి వేషకారీ సంజ్ఞానాయ స్మరకారీ సంజ్ఞానాయేతి సంజ్ఞానాయ స్మరకారీయం ప్రకామోద్యాయ స్మరకారీమితి స్మర కారీయం ప్రకామోద్యాయోపసరం ప్రకామోద్యాయేతి ప్రకామ ఉద్యాయ ఉపసదం వర్ణాయ ఉపసదమిత్యోపసదం వర్ణాయ అనురుధం అనురుధం బలాయ అనురుధమిత్యనురుధం బలాయోపదాం బలామిత్యోపదా ఉత్సాదేభ్య కుబ్జం ఉత్సాదేభ్యోత్సాదేభ్య కుబ్జం ప్రముదే ప్రముదే వామనం ప్రముద ఇది ప్రముదే వామనం ద్వాభ్యశ్రామం ద్వాభ్యై ద్వాభ్య సామగ్రస్వప్నాయ స్వప్నాయాంధం అంధమధన్మాయ అధన్మాయ బధిరం బధిరం పవిత్రాయ పవిత్రాయ భిషజం భిషజం ప్రజ్ఞానాయ ప్రజ్ఞానాయ నక్షత్రదర్శం ప్రజ్ఞానాయేతి ప్రజ్ఞానాయ నక్షత్రదర్శమాశిక్షాయీ నక్షత్రదర్శమితి నక్షత్రదర్శం ఆశిక్షాయీ ప్రశ్నినం ఆశిక్షాయా శిక్షాయీ ప్రశ్నినముపశిక్షాయీ ఉపశిక్షాయా అభిప్రశ్నినం ఉపశిక్షాయాోపశిక్షాయీ అభిప్రశ్నినం మర్యాదాయీ అభిప్రశ్నమిత్యాది ప్రశ్నినం మర్యాదాయీ ప్రశ్న విభాగం ప్రశ్న విభాగమితి ప్రశ్న విభాగం అన్మేభ్యో హస్తిపం హస్తిపం జవాయ హస్తిపమితి హస్తిపం జవాయ అశ్వపం అశ్వపం పుష్ట్యై అశ్వపమిత్యశ్వపం పుష్ట్యై గోపాలం గోపాలం వీర్యాయ గోపాలమితి గోపాలం వీర్యాయ విపాలం అవిపాలం తేజసే అవిపాలమిత్యవి పాలం తేజసేజపాలం అజపాలమిరాయై అజపాలమిత్యజ పాలం ఇరాయై కీనాసం కీనాసం కీలాలాయ కీలాలాయ సురాకారం సురాకారం భద్రాయ సురాకారమితి సురాకారం భద్రాయ గృహపం గృహవగ్రశ్రేయసే గృహపమితి గృహపం శ్రేయసే విత్తథం విత్తథమాధ్యక్షాయ విత్తథమితి విత్తథం ఆధ్యక్షాయ నక్షత్రారం ఆధ్యక్షాయేత్యాది పక్షాయ అనుక్షత్రారమిత్యను క్షత్రారం వాయీ దార్వాహారం దార్వాహారం ప్రభాయీ దార్వాహారమితి దారు ఆహారం ప్రభాయా అగ్నేహం ప్రభాయాయితి ప్రభాయీ అగ్నేహం రత్నస్య అగ్నేహమిత్యగ్ని ఏహం రత్నస్య విష్టవాయ విష్టవాయాభిషేక్తారం అభిషేక్తారం వరిషిష్ఠాయ అభిషేక్తారమిత్యభి సేక్తారం వరిషిష్ఠాయ నాకాయ నాకాయ పరివేక్తారం పరివేక్తారం దేవలోకాయ పరివేక్తారమితి పరివేక్తారం దేవలోకాయ వేషితారం దేవలోకాయేతి దేవలోకాయ వేషితారం మనుష్యలోకాయ మనుష్యలోకాయ ప్రకటితారం మనుష్యలోకాయేతి మనుష్య లోకాయ ప్రకరితారాం సర్వేభ్యః ప్రకరితారమితి ప్రకరితారం సర్వేభ్యో లోకేభ్యః లోకేభ్యః ఉపసేక్తారం ఉపసేక్తారమరారితి ఉపసేక్తారమిత్యుపసేక్తారం అవారిత్రి వధాయ అవారిత్యాయిత్యవృత్తి వధాయోపమంచితారం ఉపమంచితారం మేధాయ ఉపమంచితారమిత్యుపమంచితారం మేధాయ వాసపల్పూలీం వాసపల్పూలీం ప్రకామాయ వాసపల్పూలీమితి వాస పల్పూలీం ప్రకామాయ రజయిత్రీం ప్రకామాయేతి ప్రకామాయ రజయిత్రీమితి రజయిత్రీం హృదయేస్తేన హృదయం తేన హృదయం వైరాహత్యాయ స్తేన హృదయమితి స్తేన హృదయం వైరాహత్యాయ పిశూనం వైరాహత్యాయేతి వైర హస్త్యాయ పిశూనం వివిక్తై వివిక్తై క్షత్తారం వివిక్తాయి వివిక్తై క్షత్తారమౌపద్రష్ట్యాయ ఔపద్రష్ట్యాయానుక్షత్తారం ఔపద్రష్ట్యాయేత్యౌపద్రష్ట్యాయ అనక్షత్తారం బలాయ అనక్షత్తారమిత్యను క్షత్తారం బలాయానుచరం అనుచరం భూమ్నే అనుచరమిత్యను చరం భూమ్నే పరిష్కందం పరిష్కందం ప్రియాయ పరిష్కందమి పరిష్కందం ప్రియాయ ప్రియవాదినం ప్రియవాదినమరిష్ట్యై ప్రియవాదినమితి ప్రియవాదినం అరిష్ట్యాశ్వసాదం అశ్వసాదగ్రస్వర్గాయ అశ్వసాదమిత్యశ్వ సాదం స్వర్గాయ లోకాయ స్వర్గాయేతి స్వహాగాయ లోకాయ భాగదుఃఖం భాగదుఃఖం వరిషిష్ఠాయ భాగదుఃఖమితి భాగదుఃఖం వరిషిష్ఠాయ నాకాయ నాకాయ పరివేష్టారం పరివేష్టారమితి పరివేష్టారం